పంచమింద్రమూదో హవామహేజోజిద్ధిద్ధ ఇమన్నో యజ్ఞం విహవేజూఢ స్వాస్థ్యగుల్మో హరివో మేదినం ఆయుష్యం వర్చస్యం రాజస్పోషమోద్ధీతం ఇదం హిరణ్యం వర్చస్వైరాజాదీశాదిమాం ఉచ్చైర్వాజీప్రేతనాషాత్సభాసాహంధనంజయం సర్వాసమగ్రాయుద్ధయో హిరణ్యేస్మిన్ సమాహీతాః సునమహం హిరణ్యస్య పితుర్మానేవ జగ్రభ తేన మాం సూర్యత్వజమకరం పూరుష ప్రియం సమ్రాజం చ విరాజం చాభిష్టిర్యాచ మే ధ్రువా లక్ష్మీరాష్ట్రస్యజామూఖేతజామామింద్ర సంసృజ అర్నే ప్రజాతం పరియద్ధిరణ్యమమృతం యజ్ఞే అధిమత్యేషు ర్హతి జరా మృత్యుర్భావతిభక్తి రాజావరుణో యదూ దేవీ సరస్వతీ ఇంద్రో యద్వృత్రహావేదతన్మే వచ్చ సాయూషే నద్రక్షాంసి నీషాచారంతి దేవానామోజ ప్రథమగం ఏతత్ విభక్తిలాక్షాయణాహిరణ్యం దేవేషు కృణుతే దీర్ఘమాయుష్యేషు కృణుతే దీర్ఘమాయుః యద్భ్రంగాక్షాయణాహిరణ్యం సదానీకాయ సుమనస్యమానా అన్నాభ్రామి సదసారదాయాయుష్మాంజరదక్షిర్యథాత్ ఘృతాదుర్లబ్ధం మధుమత్సువర్ణం ధనంజయం ధరుణం ధారగిష్ణు రిణక్సపత్నానుధరాంశ కిణ్వదారోహమాం మహతే సౌభాగాయ ప్రియం మా గురుదేవేషు ప్రియం రాజసు మా గురు ప్రియం విశ్వేషు గోత్రేషు మహీధేహి రుచారూచం అగ్నిర్యేణ విరాజతి సూర్యోజేన విరాజతి విరాజ్యేనైరాజతి తేనాస్మాన్ బ్రహ్మణత్వదే విరాజసమిధం గురు నాదాసీన్నో దాసీత్ తదాసీద్రజో నో వ్యో మా పరోయత్ ధర్మన్నం భక్తిమాసీద్గహనంగభీరం నృత్యురాసీదమృతన్నదర్హిలరాద్యా అన్న ఆసీత్ ప్రకేత ఆనీత పాతం సుధజాతేకం తస్మాద్ధాన్యన్న పరకించనాస తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలం సర్వమాజితం ేనాభ్యపీహితం యదాసీత్తపాదస్తన్మహినాజాయతైకం కామస్తదగ్రే సమవర్తతాధిమనసోరేత ప్రథమం యదాసీత్ సదో బంధుమసతి నిరాబిందం హృది ప్రతీష్యా కవయో మనీషా ఇదశ్చీనో వితతో నస్మిరే కామదశ్రీదాసీ ఆసన్మహిమాన ఆసన్ సుధా అవస్థాత్మయాదిఫలస్థాద్ కో అధ్వావేదక ఇహ ప్రవోచత్కుతాకుతాయం విసృష్టి అర్వాద్దేవా అస్య విసర్జనేనాథా కో వేదయత ఆబూవ ఇయం విజట్టర్యత ఆబూవయదీవాదేయదీవాన యో అస్యాధ్యక్ష పరమే వ్యో మంసో అంగవేదయదీవాన వేద యో యజ్ఞో విశ్వదస్తందోభిస్తదయేక సతం దేవ కర్మే విరాజతః ఇమేవయంతి పితరో యాయయ ప్రమయాపవయేత్యాః తదే తదే కుమాంగేనం దనదవక్రేణత్తి భువాన్ పితత్రే అధినాకే అస్మిన్ ఇమే మయూఖా ఉపాసేత రోషదస్తామానిషత్రస్తసధాన్యోతవే ఆసీత్ ప్రమాకరతిమాకిం నిదాధమాజ్యం కిమాసీత్ పరిధిక్కాసీత్ ఛందక్కిమాసీత్ ప్రభోగం కిముక్తం యద్దేవా దేవమయజంత విశ్వే అగ్నేర్గాయత్ర్యా భవత్సయగ్గోష్ణిహాయాస పితా సంబభూవ అనర్షభాసో మా బుక్తేర్మహస్వాన్ బృహస్పతేర్బృహతీ వాచమావత్ వీరాన్ మిత్రావరుణయోరభిశ్రీరింద్రస్య దృష్టుభిగ భాగో అన్నాః విశ్వాన్ దేవాన్ జగత్యా వీమే సతన చాగృహర్షయో మనుష్యాః చాగృప్రేతే నర్షయో మనుష్యాః యజ్ఞే జాతే పితరో నః పురాణే పశ్యన్మన్యే మనసా చక్షసా తాన్యమం యజ్ఞమయజంత పూర్వే సహస్తో మా సహచందస ఆవృత సహ ప్రమాయ సప్తదేవ్యాః పూర్వేషాం పంథా మనుజస్య ధీరా అన్వాలే విరేరథ్యో నరస్మిన్ అవప్రాచయింద్ర విశ్వాన్ అమిత్రాన పాపాచో అభిభూతేను దస్వ అపోదీచో అపాసూరా ధరా చ గురౌ యథా తవ సర్వన్మదేమ కుభిరంగయవమంతోజవ్యథాను పూర్వం వియూజ ఇహైరాజనమోస్తోమస్వో వివిధే సంగమేషు క్రమ్యంత ఇంద్రం సఖ్యాయ విప్రాశ్వాయంతో నృషణం భాజయన్ యువం సురామశ్వినామూజా వాసుపానాసు భస్పతీంద్రం కర్మ స్వావతం పుత్రమేవ పితరా వశ్వినోభేంద్రావధు కావ్యేర్ధంసరాభిః యత్సురామం వ్యపి వస్వజేభిః సరస్వతీ త్వామఘవన్నభిప్రకృ ఇంద్రస్సుత్రమాస్వభావోభిస్సుమృళీకో భవతు విశ్వవేదాః బాధతాం ద్వేషో అభయం కృణోతు సువీర్యస్య పతయస్యామ తస్య వయం సోమతౌ యజ్ఞయస్యాపి భద్రే సోమనసే స్యామ సుత్రమాస్వభాంద్రో అస్మే ఆరాచిద్వేషస్తను దుర్యోజోతు ఈజానమిద్యోర్ఘోర్తారీజానం భూమిరభిప్రభూషణి ఈజానం దేవాభిసుమ్నైరవర్ధతాం ఆవాం మిత్రావరుణాధారయక్షీతి సుషుమ్నేవి తత్పదాయజామసి యువాణాయ సఖ్యైరమిష్టామరక్షసాః అధా చిన్ను యద్దిధీషామహే వామభిప్రియం రేణః పత్యమానాః తద్వాయత్పుష్యజిరేక్నః సంవారన్నకీరస్య మఘాని అసాభన్యో ఆసురసూయదద్యోస్త్వం విశ్వేషాం వరుణాశిరాజా ూర్ధారతస్యన్నైతాపతేన సాంద్రగద్రుక్ అస్మిన్ ఏతచ్చకూతలేనోహితే మిత్రే నిగతాన్ హంది వీరాన్ అవోర్భాయద్ధాత్తనోష్వ ప్రియాసు యజ్ఞియా సర్వా ఇవోర్హి మాతాదీర్విచేతసాద్యోన్నభో విప్రజాసాపుభూతని అవప్రియాదిష్టనసూనోలిలిక్తరశ్మిభిః యువం జప్నరాజావసీదతం తిష్టద్రథన్నదూర్షదం వనర్షదం తానక్కను గజంతేర్నృమేధస్తత్రే అంభసుమేధస్తత్రే అంభస రోష్స్మే పురోరథమింద్రాయ సూషమర్చత అధికే జిలోకృత్సంగే సమర్చో గత్రహాస్మాకం ఓధితోధితానభందామన్యకేషాం జాతా అధితన్వసో త్వం సింధోగ్రవాసుయోధరాతో అహన్నహిం శత్రునిందజ్ఞే విశ్వం పుష్యసి వాజ్యంతం త్వాపరిష్వజామహేన భందామన్యకేషాం జాతా అధితం రాసో విషు విశ్వా అరాతజోర్యో న సంతనో ధియాః అహస్తాసి సత్రామే వధం యో న ఇంద్రజిఘాం దదియాతే రాతిర్దతిర్వసున భందామన్యకేషాం జాతా అధితం వసు యో న ఇంద్రాభితో జనో వృకాయురాదితే సతి అహస్పదం తమీంద్రతి విభాధో ఆసి సాధయర్న భందామన్యకేషాం జాతా అధితం వసు యో న ఇంద్రాభిదాసనాభిర్యశ్చ నిష్ట్యాః అపదస్య బలం జిరమహీవద్యోరధత్మనానభందామన్యకేషాం జాతా అధితం వసు అయమింద్రత్వాయవస్తకేత్వమారభామహే ఋతస్య నపథా నయాతి విశ్వాని దురితానభందామన్యకేషాం జాతా అధితం వసు అస్మభ్యం సత్వమింద్రతాం శిక్షయాదోహతే ప్రతిఫలం చరిత్రే అచ్చిద్రోగ్నిసహస్రధారాపయసామహీయోః ఉపేయదింద్రరోదసీ ఆపప్రాతోషాయీవ మహాంతామహీనాం సమ్రాజం చర్షణీనా దేవీ జనిత్రయీజనద్భద్రా జనిత్రయీజనపి అవస్మదుర్గణాయతోమర్తశ్చ తనుహి స్థిరం అధస్పదం తమీం కృధియో అస్మా ఆదిదే సతి దేవీ జనిత్రయీ జనద్భద్రా జనిత్రయీ జనత్ అవత్యా బృహతీర్షో విశ్వశ్చంద్రామిత్రహన్ సతీ విశ్వక్రతో నుగేంద్ర విశ్వాభిరోతిభిర్దేవీ జనిత్యజీ జనద్భద్రా జనిత్యజీ జనత్ అవయత్వం సదగ్రధమింద్ర విశ్వానిధోనుషే రయిన్నసుంపతే సచా సహస్రిణీభిరోతిభిర్దేవీ జనిత్యజీ జనద్భద్రా జనిత్యజీ జనత్ అపశ్వేదాయిభాభితో విష్ణక్పదంతు దిద్యవాహ దూర్వాయాయిపదంత భోగ్యా అస్మదే దదుర్మతిర్దేవీ జనిత్యజీ జనద్భద్రా జనిత్యజీ జనత్ దీర్ఘం కుశం యథా సత్యం విభర్షిమంతమః పూర్వే నమగవన్ పదాజోపజాయమో దేవీ జనిత్రీ జనద్భద్రా జనిత్రీ జనత్ నీర్దేవామినీమసి నిరాజోపజామసి మంత్రశ్రుత్యం చరామసి అక్షేభిరపి కక్షేభిరద్రాభిరంభామహే యస్మిన్ వృక్షే సూపలాదే దేవై సంవిపాదే జమః అత్రా నో విష్పతిః పితా పురాణాం అనువేనతి పురాణాం అనువేనంతం చరంతం పాపజాముజా అసూయన్నభ్యదాగసం తస్మా అస్పృహయం పునః యం కుమారణవం రథమచక్రం మనసాకృణోః ఏకేషాశ్వతప్రాంజమవశ్చన్నదీరిష్టసి యం కుమార ప్రావర్తయో రథం విప్రేభ్యస్పతి తం సామాను ప్రావర్తదమితో నావ్యాహీతం కః కుమారమజనయద్రథం కో నిరావర్తయత్ కస్మిద్రదద్యనో బ్రూజాదనుదేయీయథాభవత్ యథాభవదనుదేయీ తతో అగ్రమజాయత పురస్తాద్బుద్ధాదాదః పశ్చాన్నిరజానం కృతం ఇదం యమస్య సాధనం దేవమానం యదుచ్యతే యమస్య ధమ్యతే నాళీరజం గీర్భిః పరిష్కృతః కేశ్యాగ్నిం కేశీ విషం కేశీ బీభర్తి రోదసీ కేశీ విశ్వం సద్విషే కేశీదం జ్యోతిరుచ్యతే మునయోపాదరసనా విసంగా వసతేమలా వాతస్యానుధ్రాజిం జంతి యద్దేవాసో అవిక్షత ఉన్మాదితా మౌనేయేన వాతా ఆతస్థిమా భయం శరీరే దస్మాకం యూయం మర్తాసో అభిపశ్యత అంతరిక్షేణ పతతి విశ్వారూపావచాకాశత్ మునిర్దేవస్య దేవస్య సౌకృత్యాయ సఖా హితః వాదస్యాశ్వో భాయోః సఖాతో దేవేషితో మునిః ఉభౌ సముద్రావాక్షే దియశ్చ పూర్వభూతాపరః సరసాం గంధర్వాణాం మృగాణాం చరణేచరన్ కేశీకేతస్య విద్వాన్ సఖా స్వాదుర్మదింతమః వాయురస్మా ఉపామంతినష్టిష్మా గుణన్నమా కేశీ విషస్య పాత్రే నయద్రుద్రేణీవత్సః ఉదే వా అవహితం దేవాన్న యథా పునః ఉదాగశ్చతుషం దేవా జీవయథా పునః ద్వామౌ వారౌ వాత ఆసింధోరాపరావత రక్షం తే అన్య ఆవాదుపరాన్యో వాయద్రవా ఆవాతవాహి భేషజం వివాతవాహియద్రవాహి విశ్వభేషజో దేవానాం దూతయీయసే ఆత్వాగమం సంతాదిభిరసో అరిష్టతాదిభిః దక్షం తే భద్రమాభార్ఘం వరాజక్ష్మం సువాదితే రాయంతామిహ దేవాస్రాజతాం మరుతాం గణః రాయంతాం విశ్వా భూతాని యథాయమరపాసత్ ఆపయిద్వాభూభేషజీరాపో అమీవ చాతనీః ఆపః సర్వస్య భేషజీస్తాస్తే గృణ్వన్తు భేషజం హస్తాభ్యాం దశ శాఖాభ్యాం జిహ్వా వాచః పూరో గవీ అనామయత్నుభ్యాం ద్వాతాభ్యాం తోపస్పృశామసి సఖ్యేషు వన్హజరితం వన్వాణాభ్యాధర్జరుర్వరం యత్రాదశస్యన్నుషసో ఋణన్నపః కుత్సాయమన్మన్మహ్యశ్చ సంశయాః అవాసృజః ప్రశ్వస్వంజయో గిరీనుదాజభుస్రాహవి గో మధుప్రియం అబద్ధయో వలినో అశ్వదం సాధుశోకసూర్యాతజాతజా గిరా విశూర్యో మధ్యే అముచద్రథం దివో నిదద్దాసాయ ప్రతిమానమార్యాః నృణాని విప్రోరసూరస్య మాయిన ఇంద్రో వ్యాస్య చ గర్వా విశ్వనా అయోధ్యతేనో విద్వా విభిందత దాదద్రుజ్యాదిలే ఇంద్రస్య వజ్రాద విభేద విష్ణసః ప్రాక్రామచ్చంజూరదాహ ఏదాచ్యాదేశుర్యాని కేవలాజజే కజే గమకృణోరయజ్ఞం మాదాం విధాన మదదాజిజ్య విత్వజా విభిన్నం భరతి ప్రతింపితా సూర్యరస్మిర్హరిపురస్వాత్సవిజ్యోతిమృదజాజస్రం తస్య భూషా ప్రసవేయాది విద్వాన్ సంపశ్యన్ విశ్వా భువనాని గోపాః ఋతక్షాయేణ దివో మధ్య ఆస్తావప్లివాన్ రోదసీ అంతరిక్షం అభిశ్వాజీరభిచే ఘృతాచీరంతరా పూర్వమపరంచకేతు రాజో రుద్రసంగమనోవసూనా విశ్వారూపాభిచే సజీ దేవీవసమిత సత్యధర్మేంద్రోనతస్థౌ సమలేధనా విశ్వాసం సోమగంధర్వమాపోదృశీస్తృతేనాయన్ తదన్వైరింద్రోరారహాసాం పరిదూర్యస్య పరిధీంద్రవశ్యతి విశ్వాసురభితన్నో గృణాతు దివ్యో గంధర్వో రజసో విమానాః యద్వాఘా సత్యముదయన్న విద్మధియో ఎన్వానోధియజిన్నో అవ్యాః తస్మీమవిందచ్చరణే నదీనామపావృణో అస్మవ్రజానాం రాసాం గంధర్వో అమృతానివో చలీంద్రో దక్షం పరిజానాదహీనాం వస్త్రమోపజోమయిభ్రాజంతే అర్చయో విభావసో బృహద్వారోసమసావాచ ముఖ్యా అంధదాసిదాసురే కవే పాపకవచ్చా శుక్రవచ్చా అనూనవచ్చా ఉదీయర్షిభానునా పుత్రో మాతరా వితరన్న పావసి ప్రణక్షిరోదసీ ఉభే ూరివత్పదశ్చిత్రోదయో భావజారాజన్నగ్నే ప్రథయస్వజంతుభిరస్మేరాజో అమర్త్య సదర్శదస్య వపుషో విరాజసి వృణక్షీశానసింగతం ర్తారమధ్వరస్య ప్రచేత సంశయం సంరాధసో రాజిం భావస్య సుభగాం మహీమిషం దధాసిదానసిం ప్రజం విదావానం మహిషం విశ్వదర్శనమగ్నిం సుమ్నాయ దధిరే పురోజనాః ఉత్పన్నం సప్రథస్తమం త్వాభిరాజీవ్యంబానూషాయుగా అగ్నే అచ్చావదేహన ప్రత్యంగ సుమనాభవ ఋణోయచ్చమితస్వదేహనస్వం ఋణోయచ్చత్వర్యమా ప్రభగ ప్రబృహస్పతిః ప్రదేవాక్రోధసూద్రా రాజో దేవీ దదాతు నః సోమం రాజా నమవసేర్భిర్హవామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఇంద్రవాయో బృహస్పతిం సుహవేహ వామహే యథా నః సర్వమిద్రః సంగత్యాసత్ అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ పాదం విష్ణుం సరస్వతీం సవితారం చ పాదినం అగ్నే అగ్నిభిర్బ్రహ్మ యజ్ఞం చ వర్ధయ స్వర్ణో దేవతాదయే రాజో దానాయ చోదయ అజమగ్నే చరితా భూతవిదూనో నహ్యా అన్యదశ్చాప్యయం భద్రం హి ధర్మత్రివరో సమస్తీత ఆలేహింసా నామపదిజ్యమాగ్రేహి ప్రవత్తే అగ్నేమీమాపితో యతశ్చాచి భవిష్వాభువనాన్యతే ప్రసప్తజ ప్రసారిణందనో ధియః పురశ్చరంది పశుపాజీవత్మనాః ఉతమా ఉపరి వృణక్షిపప్సద్బహోలగ్నకులాపస్య స్వధావః ఉదచిల్యా ఉర్వరాణాం భవంతి మాతే హేతిం తమీషీం చుక్రుధామ యదుత్వదో నిమతో యాసివప్సత్పృథగేణి ప్రగద్ధినీ వసేనా యదా దేవాతో అనుపాతి సోచర్వప్తే భస్మశ్రూపపసి ప్రభూమ సత్యశ్రేణ యోదృశ్యేకం నియానం బహోరథాస బాహూయదగ్నే అనుమన్వేజానోన్యం గుత్రానామన్వేషి భూమిం వృత్తే సుష్మా జిహతాముత్తే అర్చిరుత్తే అగ్నే తదమానశ్చ వాజాః ఉచ్చందస్వరిణమవద్భమానాత్వాజ్య విశ్వేవసవస్సదంతు అపామిదన్యయనం సముద్రస్య నివేశనం అన్యం క్రేణ శ్వేత పంథాం తేన యాహివసాను ఆయనే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీ హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే భద్రన్నో అపి వాతయమనః హరిః ఓం జయంతిభద్రీమృదురవర్థమస్వన్నయాదవే కక్షీవం తంజదీపునారథం నగృణుతో నవం చంచిదస్వన్న వాదిన మరేణ భోజమత్ర దృఢం గ్రంథిన్న విష్టమత్రిష్టమారజాం శిష్టావత్ర జేషు భ్రాశిషా సతం ధియా అసాహి వాం దివో న రాపురస్తో భో న విశసే చిదేద్వాం సురాధతారాజస్సుమతిరస్వినా ఆయన్న సదేసౌ సమానే పర్షసో నరా యుగం భుజ్యం స ముద్ర ఆరజ స పారయీంఖితం జాతమచ్చాపదత్రిభిర్నా సత్యా సాతయే కృతం ఆవాం సుమ్నైః సంయోగీభవం హిష్ఠా విశ్వవేదసా నమస్తే భూడదన్నరోత్సన్న విప్యుషీరిషా అయం హి తే అమర్జయిందురత్యో నపత్యతే దక్షో విశ్వాయుర్వేధసే అయమస్మాసు కావ్యర్భర్వజ్రోదాస్వతే అయం బీభర్జోధ్వకృషణం మదనృభుర్నకృత్యం మదం దృఢస్యేనా జగత్తన ఆదుస్వాసువంసగ అవలీదే దహీ సువాహ యం సో కర్ణ పరావతస్యేన పుత్ర ఆభరత్ సదజగ్రాంగ్యో వర్తని ేనూపమృగం పదాభరదరుణం మానమంధస ఏనాపయోగితీవస ఏనాగారబంధుత ఏవాతరింద్రైందో నా దేవేషు దిద్ధారయా దేవహిత్యజా శుక్రతోక్రత్వాయ భస్మరాసుతః ఇమాంఖనామ్యోషధిం వీరుధం బలవత్తమా సపత్నీం బాధతే జయా సంవిందతే పతిం ఉత్తానవర్ణే సుభగే దేవజూతే సహస్వతి సపత్నీం మే పరాధమపతిం మే కేవలం కురు ఉత్తరాహముత్తరముత్తరేదుత్తరాభ్య సపత్నీయా మమాధరా సాధరాభ్య నహ్యస్యా నామ గృహ్ణామినో అస్మిన్ రామతే జనే పరామేవ పరాపతం సపత్నీం గమయామసి అహమస్మి సహ పానాథత్వమసి సాసహిః ఉభే సహస్వతి భూత్రీ సపత్నీం మే సహావహై ఉపదేధాం సహ మానామభిత్వాధాం సహీయతా ప్రదేమనో వత్సం గౌరీ వధావతు పథావారీ వధావతు అరణ్యాన్యరణ్యాన్యతౌ యాప్రే వనశ్చసి కథాగ్రామన్న పృచ్ఛసి నత్వాభీరివ విందతి యవదేయదుపావదిదిక్షికః ఆహారిభిరివధావయన్నరణ్యానిర్వహీయతే ఉదకావాజివాదంచ్యుతలేష్మేవ దృశ్యతే ఉదోహరణ్యాని సాయం స గభీరివ సర్జతి గామంగైరాక్వయదిరాంగైరో అవాధీర్ నవారణ్యానిర్ఘన్యస్తేన్నభిగచ్చతి స్వాదో ఫలస్ జగ్వాజథా కామం నిపద్యతే ఆంజనగంధిం సురభిం వహ్వన్నామకృషీవలా మృగాణాం మాతరవరణ్యా నివాసం దృఢం శ్రత్రే దధామి ప్రథమాయ మన్యవే హన్యద్రత్రం నర్యం విభేదవః ఉభేయత్వా భవతో రోదసి అనురేజతే సుష్మా పృథివీజిగత్రిమః త్వం మాయాభీరణవజ్రమాలినం ృత్రమద్వయమిన్నరోణతే గపిష్ిత్వాం విశ్వాసుభవ్యా సృష్టిషు ఐషు చాకంధిపురుభూత సూరిషు విధాసో దేమగమన్నాం అర్థంకేతనజే పరిష్ిషు మేధసాదాపాది నమక్రజేధనే సయన్ను రాజస్సుభృతస్య చాగణన్మదం జోహశ్చరం హ్యంసికేతతి స్వావేధోమగవంధాశ్వధ్వరో మక్షూసవాజం భరదేధనానృభిః త్వం దర్ధాయ మహిణాగ్రేణాన పునగృధి మఘవన్ శ్రగ్ధిరాజః మన్నో మిత్రో వరు నో నమాజీర్మితో నరస్మదయసే విభక్త సుష్వానాస ఇంద్రస్తుమసి త్వాసమాం సర్చతు విరం నభాజం ఆనో భరతు విదం యస్య జాగన్ మనాతనాసనుయా భక్తోతాః విశ్వస్తమింద్రదూరీర్విషూర్యే సఖ్యా గుహాయిగం గూఢమత్సుభ్రమసి ప్రశ్రవణేన సోమం హర్యో భాగిరో అభ్యర్థ విద్వాణీనా విప్రస్తుమతిం చ గానః మయేరనయం దసోమైరేణో దదుభ్యం రసోలభక్షై బ్రహ్మేంద్రశుభ్యం సంసిదాగ్రభ్యో నృణాం శూరసవాః తేభిర్భవసక్రదుర్యేషు చారన్నుతత్రాయస్వర్ణతభుతస్త్రీన్ శృధీరవమింద్రశూరవృత్యాః భుతస్తవదేభేన్యస్యార్కైః ఆయస్తేజోనిమ్ కృతవన్ తమస్వారూర్నిమ్న నిమ్నైర్ధవయంతవక్వాః సవితాయంద్రైర్పృథివీమరం నాదస్తం భరే సవితాజ్యామగృంహత్ అస్వామివాదక్షధ్వనిమంతరిక్షమదూర్తే బద్ధం సవితాసముద్రం యత్రాసముద్రస్కభిగవ్యో నదపాన్నవాస్స పితాదస్య వేద అథో భూరత ఆబుద్ధితం రజోదోద్యావా పృథివి అప్రసేదాం పశ్చేదమన్యత భవద్యజద్రమమర్త్యస్య భువనస్య భూనా సుపర్ణో అంగద విదుర్గరత్మాన్ పూర్వో జాతస్వౌ అస్యానుధర్మ గ్రామజివగ్రామం యూయోధిరివాస్వాన్ భాస్రేవ వత్సం సుమనాధ్వాన అదీరివ జాజామభినోన్యే దుధత్తాదివస్త విద విశ్వవారః హిరణ్యస్తోపర్యథాంగిరసో జుక్వే వాజే అస్మిన్ దేవాన్నవసేవందోమస్యేవాం సంప్రతి జాగరాహం సమిద్ధశ్చిత్ సమిద్ధతే దేవేభ్యో హవ్యవాహన ఆదిత్యే రుద్రైర్వసుభిర్నాగహిమృళీకాయ నాగహి ఇమం యజ్ఞమిదం వచో జుజుషాణముపాగహి మర్తాదస్తాదమిధాన హవామహే మృళీకాయ హవామహే వామో జాతవే రథం విశ్వవారం గృణే ధియా అగ్నే దేవాహన ప్రియవ్రతాన్ మృళీకాయ ప్రియవ్రతాన్ అగ్నిర్దేవో దేవానామభవత్పురోహితోగ్నిం మనుష్యా ఆర్యస్వమీరే అగ్నిం మహో ధనసాతాపహం భూవే మృళీకం ధనసాతయే అగ్నిరత్నిం భరద్వాజం గవిష్ఠిరం ప్రాహన్ నఃకణ్వం దశరశ్యుమాహవే అగ్నిం వదిష్టోహవతే పురోహితో మృళీకాయ పురోహితః శ్రద్ధయాగ్నిః సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం భగశ్చ మూర్ధనివతారేరామతి ప్రియం శ్రద్ధేతర ప్రియం శ్రద్ధేతిరాసవః ప్రియం భోజేషు యజ్ఞస్విదం మా బుధితం కృధి యథా దేవా అసూరేషు శ్రద్ధా ఉగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్ఞస్వస్మాగముదితం కృధి శ్రద్ధాం దేవాయజమానా వాయుకో పాగుపాసతే శ్రద్ధాం హృదయ్యా అయాగోచా శ్రద్ధయా విందతే వసు శ్రద్ధాం ప్రాదర్భవామహే శ్రద్ధాం మధ్యంతినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమృతి శ్రద్ధే శ్రద్ధావజేహనాః మేధామంగీరతో మేధాం భక్తర్షయోదతుః మేధామింద్రశ్చాగ్నిశ్చ మేధాం దాదాదాదుతే మేధాం దేవరుణో రాజా మేధాం దేవీ సరస్వతీ మేధాం దే అశ్వినౌ దేవాబాధత్తాం పుష్కరస్రజా మేధా అప్సరస్సు గంధర్వేషు జయన్మనాః దైవీయమానుషీ మేధాసీమాద్రమదాకేయం చదనుబ్రువే నిశామదం నిశామహైమయవ్రతం సహ వ్రతేషు భూయాసం బ్రహ్మణా సంగమేమహి శరీరం మే వితర్షణం వాంగ్ మే మధుమద్వాం అరద్ధమాసోర్యో బ్రహ్మణానేస్తశ్రుతం మే మాప్రహాసీ వేదాం దేవీ మనసారేణమానాం గంధర్వజుష్టాం ప్రతిరోజుషస్వ మహ్యం మేధాం వద మహ్యం శ్రియం వద మేధావీ భూయాసమజరాజ విష్ణో సదస్పతి మద్భూతం ప్రియమింద్రస్య కామ్యం సరిం మేధామయాసిషం మేధాం దేవగణాశ్రోతేధావినం గురు మేధావ్యా అహం సుమనా సుప్రదీక శ్రద్ధామనా సత్యమది సుసేవా మహాయరాధారయిష్ట ప్రభక్త భూయాసమస్మై సరజా ప్రయోగే మహాస్మిత్రఘాతో అద్భుత నయస్హన్యదేశీయదే కదాచన స్వస్తి విషస్పతిర్వ్రహామీ మృదో వశీ వృషేంద్ర పురయేదు న సోమభయంకర విరక్షో విమృదో జహి వివృత్తస్యహనూరుజ విమణ్యమింద్రవృత్రహన్న మిత్రస్యాభిదాసత వినయేంద్రమృధో జహి నీచాయచ్చమృతన్యతః యో అస్మాభిదాసత్యధరంగమజాతమాః అవేంద్రద్విషమనో ప్రతిజ్ఞాసతో వధం విమణ్యో శర్మ యచ్చవలీయోయవజా వధం ీంకయ్యుభయింద్రం జాతముపాసతే వేదానాసీర్ణం రవీంద్రవలాదధి సహసో జాతోజస మ్రేషన్ వృషేరసి రవీంద్రాదివ్యా అంతరిక్షమదిర ఉద్యామస్తభ్రావోజసా స్వమింద్రసోషసమర్కం బిభర్షి బాహ్వో వజ్రం శిరారవోజసా స్వమింద్రాభిభూరసి విశ్వా జాతాన్యోజసా విశ్వాభువాభవః సోమజేకేభ్యః పవతే భృతమేకముపాసతే ేభ్యో మధు ప్రధావీ దేవాభి గచ్చరాజే అనాదృష్టాస్తమసాయే స్వర్జయో తపోజే చక్రిరే మహస్తాంశ్రీ దేవాభి గచ్చరాజే యుజ్యంతే ప్రదహరే సూరా సోజేతనోజా సహస్ర దక్షిణాస్తాంశ్రీ దేవాభి గచ్చతాత్ పూర్వరుదసపరుతా వా నరుతావృధాః ఇంద్రేంద్రవస్వతోయమతాంశ్రీ దేవాభి గచ్చతాత్ సహస్రనీతాః కవయో ఏకో పాయంతి సూర్యం ఋషేంద్రవస్వతోయమతపూజా అపి గచ్చతాత్.